91 మనోజయానికి వరస. ఇంతవరకు లవణోపాఖ్యాన కథను చెప్పిన వశిష్ఠుడు తన బోధను ఇలా కొనసాగించాడు. రామ, ఇది కట్టుకథ అనుకుంటున్నావేమో, కాదు, ఆ సభలో నేను స్వయంగా ఉండి ఈ సంఘటన చూశాను. ఈ కథ పూర్తి కాలేదు, చెప్పవలసింది ఇంకా ఉంది. కాని ఇంతవరకు చెప్పిన కథ ఎందుకు చెప్పానో అంశాల వారిగా చెబుతాను, గమనించు. ఒకటి, మనస్సును అజ్ఞానం ఆవరిస్తే అప్పుడా మనస్సు విషయ సుఖాల వెంట పడుతుంది. రెండు, పూర్వవాసనలకు పరవశమైన మనస్సు భయానికి తావులేని చోట భయాన్ని పుట్టించగలదు, భయానికి నిలయమైన చోట ఆనందాన్ని పుట్టించగలదు, మెలకువలోనే కలను చూపించగలదు. మూడు, మనస్సు కావాలనుకుంటే వెలుతురు సహాయం లేకుండానే వస్తువులను చూపించగలదు, దూరదూరంగా ఉన్న సన్నివేశాలను నీ ఎదుటే జరుగుతున్నట్లు చూపించగలదు. నాలుగు, అదే మనస్సు వద్దనుకుంటే 100 మంది సూర్యులు ఉన్నా వస్తువును కనిపించనీయదు, నీ కళ్ళకిందే సన్నివేశం జరుగుతున్నా నీకు కనిపించనీయదు. ఐదు, ఒకరికి కలిగిన అనుభవాలను ఇంకొకరికి అతికించగలదు. ఆరు, జరిగిన వాటిని మరిపించగలదు, జరగని వాటిని జరిగినట్లుగా స్మృతికి తీసుకురాగలదు. ఏడు, మామూలు దశలో ఇంద్రియాలు మనస్సుకు అపకారం చేస్తూ ఉంటాయి, మనస్సు కూడా ఇంద్రియాలకు అపకారం చేస్తుంది. కాని స్వప్నం వచ్చేసరికి మనస్సు యొక్క స్వతంత్ర శక్తి బయటపడిపోతుంది, కనుక ఇంద్రియాల కన్నా మనస్సే గొప్పది, స్వతంత్రమైనది. ఎనిమిది, ఈ మనస్సు తలుచుకుంటే మెలకువలో ఉండగానే స్వప్నం లేకుండానే వింత వింత దృశ్యాలను చూపించగలదు. లవణ మహారాజుకు కలిగిన బోయే జీవితానుభవమంతా ఈ మనస్సు యొక్క శక్తి వల్ల కలిగిందే కదా. తొమ్మిదికిలాగే ఈ మనస్సు దేవజన్మలను ఇవ్వగలదు, నరక జన్మలను ఇవ్వగలదు, ఆయా జన్మలు లేకుండానే వాటి అనుభవాలను ఇవ్వగలదు. పదియోట్ హరిశ్చంద్ర మహారాజుకు ఒక్క రాత్రిలో 12 సంవత్సరాల జీవితం గడిచిందన్నారు. ఇది మనస్సు మహిమే. ఇంద్రద్యుమ్న మహారాజుకు ఒక్క క్షణంలో ఒక్క యుగం గడిచిన అనుభవం కలిగింది. ఇది మనస్సు మహిమే. 11, రామ, మనస్సు మహిమను గురించి ఇంతగా ఎందుకు చెబుతున్నానంటే, మనస్సును ఒక్కదానిని జయిస్తే సమస్త లోకాలను జయించినట్టే అని నిరూపించడానికే. 12, దారాన్ని ఎక్కడ తెంపినా మాలలో పూసలన్నీ రాలిపోతాయి, మనస్సే దారం, ఇంద్రియాలే పూసలు. కనుక రామ, ఎవడు తన మనస్సులో విషయ చింతనలకు చోటివ్వడో అలాంటివాడి మనస్సు క్రమంగా శాంతి పొందుతుంది, అంటే శమించిపోతుంది. 13, కనుక రామ, తమకు ప్రియమైన వస్తువులను గురించి ఆలోచించడం మానేసి నిశ్చింతగా ఉండటం నేర్చుకుంటే మనస్సును జయించినట్లే. ఇదే మనస్సుకు చేయవలసిన మొదటి చికిత్స. సంకల్పరహిత స్థితి అంటే ఇదే. ఇదే మక్తికి ముఖ్యోపాయం. 14, శుద్ధ చైతన్యానికి మాయతో సంపర్కం ఏర్పడితే అప్పుడు ఒక స్పందం, కదలిక ఏర్పడుతుంది. ఆ స్పందశక్తే మనస్సు. అందువల్ల చలనం పోతే మనస్సు పోయినట్లే. 15, మనస్సును మనస్సుతోనే జయించాలి, రాజును రాజే ఓడించగలడు, మరో ఉపాయం లేదు. 16, మనస్సును మనస్సుతో జయించడానికి ఒక వరస ఉంది. ఆయసర్ 144, భోగౌఘవాసనాం త్యక్త్వా త్యజత్వం భేదవాసనాం భావభావో తతస్థిత్వా నిర్వికల్ప సుఖీభవ ఉప్రడోట్స. 112, శ్లోక్ 23, క, మొదట భోగాలు కావాలనుకునే వాసనలు వదిలిపెట్టు, ఖ, తరువాత భేదాలను గురించిన వాసనలు వదిలిపెట్టు, గ, ఆ తరువాత మనస్సుని మనస్సుతో తెలుసుకోదగిన జ్ఞేయాన్ని వదిలిపెట్టు, ఘ, ఆ తరువాత సమస్త వికల్పాలను ఆలోచనలను వదిలిపెట్టు, జ, ఇలా చేస్తే ఇదే మనోనాశనం, ఇదే అవిద్యానాశనం. ఈ ఉపదేశమంతా విని రాముడిలా ప్రశ్నించాడు. రాముడు, గురుదేవా, మనోనాశనానికి కూషీ చేస్తే అవిద్యానాశనం అదే అయిపోతుందా, లేక అవిద్యానాశనం కోసం వేరే ప్రయత్నం చెయ్యాలా? వశిష్ఠుడు, రామ, రెండు ప్రయత్నాలు ఏకకాలంలో జరగాలి. ఆత్మసాక్షాత్కారమే అవిద్యానాశనానికి సూటి ఉపాయం. ఇచ్ఛామాత్రం అవిద్యేహ తన్నాసో మోక్ష ఉచ్యతే. సచా సంకల్ప మాత్రేణ సిద్ధి భవతి రాఘవ ఊట్ప్రడొట్స 114.7. రామ, కోరికే అవిద్య, అది పోవటమే మోక్షం, ఆలోచనలు పరిత్యజించటమే దానికి మార్గం. రాముడు అవిద్యానాశనానికి ఆత్మసాక్షాత్కారమే సూటిదారి అన్నారు కదా. అయితే ఆత్మస్వరూపం ఎలాంటిది? వశిష్ఠుడు సర్వవ్యాపి అయిన చైతన్యమే ఆత్మ. ఆ సర్వవ్యాపి చైతన్యాన్ని బ్రహ్మను నేను కాదనుకోవటమే బంధం. ఆ బ్రహ్మను నేనే అనుకోవటం మోక్షం. ఆ బ్రహ్మ నేను కాకపోతే నేనెవరో నాకు తెలియటం లేదనాలి. కాని అవిద్య అలా అననీయదు. నేనీ దేహాన్ని, నేను కష్టసుఖాలు అనుభవించేదాన్ని అని అనిపిస్తుంది. రాత్రిపూట సుదూరాకాశం కనిపించకపోతే కనిపించటం లేదనాలి. నల్లగా ఉందని చెప్పేస్తుంది ఈ అవిద్య. ఈ మాట నీకు పూర్వమే చెప్పాను కనుక ప్రయత్నించి అవిద్యను జయించాలి. వాసనలను పరిత్యజించడమే దీనికి మార్గం. రాముడు, వాసనలంటే ఏమిటి? వశిష్ఠుడు, ఆశాపాశాలను పెంచేదే వాసన. రామ, నువ్వు వాసనలను జయించి ఆత్మవిచారణయందు ఆసక్తి కలిగి ముక్తుడివిక.